నిది కైవల్యం కలిగే మాకు నిది కైవల్యం కలకాలము హరి కదా శ్రవణం కలిగే మాకు నిది కైవల్యం కలకాలము హరి కదా శ్రవణం కలిగే మాకు నిది కైవల్యం అచింత్యమద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం అచింత్యమద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం సుచరితం శ్రుతిశోభితం అచలం విధి ఓ హరి కీర్తనం సుచరితం శ్రుతిశోభితం అచలం విధి ఓ హరి కీర్తనం కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కథా శ్రవణం కలిగే మాకు నిధి కైవల్యం శుభకరం దురితరం భవదూరం నిరతం నిజం నిఖిల శుభకరం దురితరం భవదూరం పరమమంగళం భావాతీతం కరివరదం నిజ కైకర్యం పరమమంగళం భావాతీతం కరివరదం నిజ కైకర్యం కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కథా శ్రవణం కలిగే మాకు నిధి కైవల్యం సుకరం శోకనాశనం ఫలదం లలితం భయహరణం సులభం సుకరం శోకనాశనం ఫలదం లలితం భయహరణం కలితం శ్రీ వెంకటపతి శరణం జలజోదర నీచ స్తోత్రం కలితం శ్రీ వెంకటపతి శరణం జలజోదర నీచ స్తోత్రం కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కథా శ్రవణం కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి శ్రవణం కలిగే మాకు నిధి కైవల్యం కలిగే మాకు నిధి కైవల్యం కలిగే మాకు నిధి కైవల్యం.